கலியுக வைகுண்டபுரி சிரிகல வெங்கடகிரி ஏறி கோரி கிரிபை நிலச்சினாடு ஸ்ரீஹரி నారద మహర్షి యాగ ఫలితాన్ని త్రిమూర్తిలో ఎవరికి అందించాలో సెలవివ్వండి. తపోగుణ సంపన్నుడు ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువే నిర్ణయించగలడు. అదెంత పని, ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నులెవరో తెలుసుకుంటాం. వెళుతున్నాం నారా. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. కైలాసమున కామతాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను భృగు. అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణు వైభోగము దాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియద పైతన్నెను. మహాపరాధము చేసితి మన్నింపు నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపు అని భృగు పదముల నదిమెను. అజ్ఞాన నేత్రమును చిదిమెను. స్వామి, ఈ అవమానమును నేను భరింపలేను. భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీసతి విరహితుడై శ్రీవైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి. పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గుడ్డలి విసిరెను. అడ్డుకున్న పరమాత్ముడి పసిడి ముదురు పగిలెను. కాలమంతా ఎదురు చూచి కనులు కా చిన్నయ్యా శ్రీనివాసుడే బకులకు చిన్ని కృష్ణుడై తోచెను బకుల మాతృత్వపు మధురిమతు సేద తీర్చెను కలియుగ వైకుంఠపురీ సిరిగల వెంకటగిరి గిరి గోవిందుడాయ శ్రీహరి గోవిందుడాయ శ్రీహరి ఆకాశ రాజపుత్రిక అసమ సౌందర్య వల్లిక అరబిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా మల్ల గజము తరిమెను వేల మనసు బెదిరెను వేటనాడగా వచ్చిన శ్రీహరి అదపై ఒదిగెను గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను అనురాగరంజితములాయను వట్టి కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు సకల సురలు ప్రార్థింపగ శ్రీదేవిని భూదేవిని యదను నిలుపుకున్నాడు వెంకటేశుడు ఆపదముక్కుల వాడై అభయములిచ్చడి వాడై ఆపదముక్కుల వాడై వరాహ ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. ధన్యోస్మి శ్రీనివాస. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక